ఈ లక్ష్మీ సహస్రే నక్షత్రమాలా స్తబకః పంచదశః ఆనందమైందిరాః కుర్యుః అపాంగాయ ప్రసంగతః అశ్వినీహస్తి సంపన్నా సంపదుజృంభతే నృణాం ఆనందమైందిరాః కుర్యుః అపాంగాయ ప్రసంగతః అశ్వినీహస్తి సంపన్నా సంపదుజృంభతే నృణాం భగవతి సుదాభికన్యే భవతీం భూష్ణు ప్రపద్యేహం పరమాభరణీభూతాం భుజాంతరే భోగి శైలేందో నిజ శిరసి నిదధదుచ్చైః సంపన్మయ్యా తవాంబ సోదర్యం అపి సకల విభవదాయి హావస్త్రీభూత కృత్తికో భిక్షుః తామసహ్య భవత్ తాపశాంతయే సౌమితామరస వాసినీమహం వర్ణయంతి యదపాంగమాలికాం వాసుదేవ నిలయాధిరోహిణీం తవ సుధాంశు జయాభిముఖం ముఖం మృగశిరోమణి దత్తముషౌ దృశౌ విఘటకంచ వపుస్తడిదున్నతే భువనమాసరతోన తవోపమా వరుణాలయేంద్ర తనయే వరుణార్ద్రాః కరుణార్ద్రాః తవలోకమాతరవలోక విశేషాః పరితన్యమాన దురితం సతతం మాం అధునా పునంతు మధునాశనకాంతే శాపేన రోషణమునే శమిత ప్రభావః దేవోత్తమో మధుజితో దయితే విషన్నః తన్వం తవ తవవచః సభకై స్వపర్యాం స్థానే విరాజతి పునర్వసురుద్రసేవ్యే నిగమకథితమాయుర్ నిస్ స్థూలారోగ్య భాగ్యం నిరవధిక విభూతిం నిత్య హృద్యాం చ విద్యాం భగవతి గుణపూర్తిం భాసమానాం చ కీర్తిం బలి రిపు పద భక్తిం భేజుషాం పుష్యసి త్వం శేషాచలాధీశాంగకాశ్లేషలామోదోన్నతి భవోన్మేషాభి శోషావహ విశ్వప్రసూ దోషాయ నకల్పే దుర్దోషాపహం యస్యాపదం భాషాసతీ ముఖ్యద్యుషాశిరో భూషాయతే ఇహోపాస్తే చరణకమల ద్వంద్వమమలం సపూజ్య స్వారాజ్యం జనని కలయిష్యన్ అవికలం మఘోన సామ్రాజ్యం మదనమక్షణస్యతి విభవం ఋణ ప్రాయం ప్రాయో గణయతి పదం ద్రౌహిణమపి ఆర్యసేవితం అక్షయం ఫలం ఇష్టర్యమ సారకం యక్షణేన నిజే క్షణేన ముదా దదాతి తత్ సమధామ మంగళ నామ తామర పాలయం పాలయ త్విమమానసుర యౌవతం దైవతం ఏకేనాంజలినైవ కంజనిలయే సర్వార్థమువీతలే సందాయాథ ముకుంద మందిరగతిం సంతన్వతీం త్వాం వినా మారం సాతి చలే ఖలే నృపకులే వాగుత్తరాం ఫల్గునీతి ఆశాసేహం அஹர்நிஷம் ததிதரத் யாசாமி நோஜாது சிதி. கிபது கிப்ரமனல்பம் அப்ரதிஹத சாபத்ரயம் மாமகம் பவதாவாக்னி பயாபஹஸ் தவ கிருபா வீத் சுதா நிர்ஜர வ்யதயன் சாது கதம்பம் அம்பவிஹித பிரௌடாகம வ்யாஹதி சசின சோதரி ஹானிதாதவிபவஹ சாந்திம் யதோ விந்ததி லோகே பாகாரி மேகே விரசித யஜன ஸ்ரேணய ப்ரீணயந்தே கேசித் த்ராசாபனுத்யை விதத்தி நிருஹரேர் யோகி வரியாத் பபர்யாம் அன்யே பாசோதிகன்யே ஹரிபரிசரணம் குர்வதே சர்வதேஹ த்வாமே வாமேய ரூபாம் மனசி வயம் சர்வதா பாவயாமஹ மயி சர்வாபக்ருதி க்ஷமேபி கலய ஸ்வாதீவ சீதாம் தயாம் ஹரிகாந்தே புவனோபகார நிரதேஷு அன்யேஷு தன்யேஷ்விவ பனசாம்ராதி மஹீருஹேஷு தததி பூரீணி வாரீணி சா விஷவ்ருக்ஷேபி முஹுஃப் பிரவர்ஷதி நகிம் விஷ்வாம்ப காதம்பினி பூர்ணம் வர்ணயிதும் தவாங்க நிகமா ந ப்ராபவம் ப்ராபவம் யஸ்யாஸ்வர்கணிகா முதம் விததே தாஸ்யேன லாஸ்யேன ச வாணீ விஷாக்கதந்தி முகயோர் மாதாபி ಜಾತಾದರೆ ಧನ್ಯೇ ಚಾಮರ ವೀಜನಂ ರಚಯತೋ ಧತ್ತೆ ಕಲಾಕೀಂ ಶಕೀ ಬಹುತರ ಮನೋರಾಧಾರಯತ ಮುಖೈರಖಿಲ ಶ್ರುತಿ ನಳಿನ ಜನುಷ ನಿರ್ಮಾತು ಮಹೋ ಯದಂಬನ ಶಕ್ಯತೆ ಕಥಮಿಹ ತವ ಸ್ತೋತ್ರೇ ಕವ್ಯಃ ಶಕ್ತಾ ಸ್ವಯಮಿಂದಿರೆ ಜಗತಿ ಶಿಶವ ಶಕ್ಯಾರ್ಥಕೃತೋಥವಾಜನನೀ ಬುದೇ ತ್ರಸ್ಯ ತಾತಾಭಿಹಿ ತವ ಚಿನ್ನ ಪ್ರಾಣಧರ್ಮಾಯ ಸೀತೇ ಜ್ಯೇಷ್ಠೈಕಾರ್ಹಂ ರಘುಪರಿಬೃಢೆ ರಾಜ್ಯಮುತ್ಸೃಜ್ಯಯಾತೆ ವಿಶ್ವಂ ತ್ರಾತುಂ ತ್ವಮನುಚಲಿತ ವೀರಮೇನಂ ಹಿನೋಚೇತಿ ಕಸ್ಮಾತ್ ಭಸ್ಮೀ ಭವತು ಜಗತಾಂ ಕಂಟಕ ಪಂಕ್ತಿ ಕಂಠಃ ದ್ವಿಷ ಚಮೂಲಯೇಚ್ಛಯ ತವಂ ಘ್ರಿಪದ್ಮವಿಂದಿರೇ ಸ್ಫುರತ್ ಸರೋಜಮಂದಿರೇ ಸುರಾ ಪುರಾ ವವಂತಿರೇ ತದೇವ ಸಂಪದೇ ವಯಂ ನಿರಾಪದೇ ತಮೋಭಿದೇ ಧ್ವಜಾಮಹೇ ಭುಜಾಯುಗೀ ಯುಜಾನತೆ ನಮೌಳಿನಾ ಕಲಿತ ನಿಯಮ ಪೂರ್ವಾಷಾಢ ಕಾಷಾಯ ಯತ ಸಕಲ ಸೃಷಿ ಯದ್ಯತೀಂದ್ರ ದಿಶಂತಿ ತದಪಿ ಭಜತಿ ಧಾಮ ನ್ಯಸ್ಯ ಭಾರಂ ತ್ವದಂಘ್ರೋ ಮಮ ಜನನಿ ನೃಪಾಶೋ ಮಾದೃಶೋ ಬಾಲಿಶೋಪಿ ಸಹರಾಪದಾನ ಶತಮೋದಿತ ವಿಶ್ವದೇವ ತಾರಾಪತಿಸ್ಥಂ ಅಪಿ ಭಾನು ಸುತೇನ ರಾಜ್ಯಂ. त्वत्प्राप्ति कार्य सहकारि गिरैव लब्धम् कार्योद्यमोऽपि अताम् कमले शिवाय दुरितं विषय निखिलं दयानिधे परिपात्त्वचिन्तनम् अमुं भवानिति जगदुद्भवादि निरतस्य शार्ङ्गिणः श्रवणेऽभिधेहि रहसि स्वयं रमे अशक्तोऽस्मि दुःसाधनिष्ठासहस्रेषु अहं कर्मबोधाद्युपायान्तरेषु अत्रावकीने सुरद्रोरनूने पदे लोकमातः प्रपद्येति भीतः त्वत्परिग्रह जुषं द्विषं रमे क्षीयते बहु सहायवानपि सन्निदर्शनम् अपास्तवारिजः चन्द्रमाशत भिषङ्निषेविता भगवति यस्य भवद्गुण कीर्तनकं प्रौष्ठपदमास्यम् भवति हि जगति गतिस्तते चरणाम्बुजरेणुरस् त्वत्पदमरविन्दगृहे वन्दन्ते जन्तवो भुवि ये भुवनोत्तरभाद्रपद क्षुण्णममीषां गृहद्वारम् शिशिरेऽवतीर्य सिन्धौ पाकं शीतांशुना पद्मे करुणार्द्रे कान्तहृदि थास्नुर्मुष्णाति तापं मे सङ्ग्रथ्यचित्रैः पदरत्नखण्डैः समर्पिता दास्य जुषा मयैषा नक्षत्रमाला नदराजकन्ये हृद्यात्मदीये హృదయేచ్ఛకాస్తు సంగ్రథ్య చిత్రైః పదరత్నఖండైః సమర్పితా దాస్య జుషామయైషా నక్షత్రమాలా నగరాజకన్యే హృద్యాత్వదీయే హృదయే చకాస్తు ఇత్యాత్రేయ శ్రీవేంకటాధ్వరి విరచితే లక్ష్మీసహస్రే నక్షత్రమాలాస్తవకః పంచదశః సంపూర్ణః.